వికాటే గిరింగచ్చదాంబే శిరిం పీఠస్య సత్వభిస్తే విశ్వాజాదయావతి సత్వోజితశ్చత్వాముదస్సర్వా భ్రూణాన్యారుడీ అరాయ్యం బ్రహ్మణస్పతే తీక్ష్ణశృంగో దృఢన్నీ అలోయద్దారుప్లవేందో పాదే అపూరుషం సదారవస్వదుర్ఘణో తేన గచ్చ పరస్సరం యద్ధ ప్రాచీరజ గంధోరో మండూరధానికీ అదా ఇంద్రస్య సత్ర వస్సర్వే ఉద్భుతయా సమ రీమే కామనేతపర్జగ్నిమహృషత దేవేష్టక్రధస్రభక్తయిమాదర్షది అగ్నిం హిం దంతునోజయస్సప్తి మాతు మే వాజిషు తేన జేష్మధనం ధనం యజాగా ఆకరా మహేతేన జాగ్నేతభూత్యా తాన్నో హిన్వమగత్తాయే ఆగ్నే స్థూరం రింభర పృథుం గోవంతమశ్వినం అంధికం వర్తయా పనిం అగ్నే నక్షత్రమజరమారూర్యం రోహయో దివి నధజోర్జనేభ్య అగ్నే జేదుర్విధామేంద్రస్తవిశ్వేదేవాజ్ఞన్వం చ ప్రజాచాదిత్యైరింద్రస్సహజీ కృపాతి ఆదిత్యైరింద్రస్వగణో మరుద్భిరస్మాకం భూత్వవిదాతనూనా అత్వాజ దేవా అసూరాంజలాయం దేవాదేవత్వమభిరక్షమాణా సత్యంచ మర్కమనగరం చైభిరాజిత్స్వరామిభిరాంబర్యవశ్యన్ సూర్యో నో దివస్వాదువాదో అంతరిక్షాద్ అగ్న్న పార్థివేభ్య జోషా సవితర్యస్య దేహరశ్వతం సవాం అర్హతి వాహినా దిద్యుతః పదంచాః చక్షన్న దేవస్య విదా చక్షన్న ఉత పర్వతః చక్షుర్ధాతాదధాతునః చక్షుర్నో దేహి చక్షుషే చక్షుర్విఖ్యైతనోభ్యాః సంచేతం విచపశ్యేమ సుసంగృతం పాభయం ప్రజీపశ్యేమ సూర్య దివశ్యేమ విచక్షతః ఉదసౌ సూర్యో అనాదుదయం మామకో భగాః అహం తద్విద్వదాపతిమభ్యసాక్షిరాదభిః అహం కేతురహం భోర్ధాహముగ్రా వివాచని అమేదంపతిహానాయా ఉపాచరే మమ పుత్రశత్రుణోసో మే దుఃఖితా విరాట్ ఉదాహరత్తి సంజయాపత్యో మే శ్లోకముత్తమ ఏనేంద్రో హవిడాభ్యుభవ్యుత్తమ దిగంధదగ్నిదేవాసపత్నామిలాభువం అసపత్నాశపద్రగ్నీయంత విభూవరి ఆవృక్షమన్యాదాంబోరాధో అస్తే యదామివ సమాజైషిమా అహం సపత్నీరభిభూవరి యదాహమస్య వీరస్య విరాజాదిజనస్య తీవ్రస్యాభివాయసో అస్య మాహి సర్వగతాభిహరీ ఇహముంచ ఇంద్రమాత్మాజమానాదో అన్యే నిరీరమంతుభ్యమిమే సుదాసాః తుభ్యం సుదాత్తుభ్యముసోత్వాంగిరస్వాత్యాహ్వయంతి ఇంద్రేదమద్యమనంజురానో విశ్వస్య విద్వా ఇహ పాహి సోమం యూషతామనసాసో నామస్మై సర్వృతాదేవకాస్తునోతి మయాయేంద్రస్తాదిమిచ్చారోమస్మై గృణోతి అనస్పష్టో భవత్యేషో అస్యయో అస్మై దేవాన్న శృణోతి సోమం నిరారత్నౌ మఘవాసం దధాతి బ్రహ్మద్విదో హంతనానుదిష్టః అశ్వాయంతో గవ్యంతో వాజయంతో భవామహే త్వోపగంతవాహు ఆభూషందస్తే సుమతౌ నవాయాం వయమిందత్వా సుఖం భూవేమ పంచామిత్వారవిషా జీవనాశకమజ్ఞాతయక్ష్మాదుతరారయక్ష్మాద్ గ్రాహ్యజగ్రాహయతి వైదే నంతస్యాయిందాగ్నే ప్రమోముక్తమేనం యదిక్షిరాజర్జతి పాపరే దోజతి మృత్యోరం దిగమ్మేదేవ సమాహారాభిస్థాస్వార్ఘమేనం సరసారదాయ సహస్రాక్షేణ సతసారదేన సదాయూఢాహవిషాహార్ఘమేనం శరయ్యధేమం శరథో నజాతీంద్రో విష్టస్య దుషితస్య పాదం సంజీవ శరథో వర్ధమాన సతంభే మంతాన్ శతమింద్రాగ్నిత విశా బృహస్పతి శ్రతాయూషాహిషేమం పునర్దుః ఆహార్ఘన్వాదం తా పునరాహా పునర్నవ సర్వాంగ సర్వం తే చక్షుః సర్వమాయశ్చ దేవిదం బ్రహ్మణాగ్నిః సంవిధానో రక్షోహాభాగతామితః అమీ వాయే గర్భం దుర్నామాయోని వాసయే యస్తే గర్భమీ వా దుర్నామాయోని వాసయే అగ్నిష్టం బ్రహ్మణా సరణిష్టవ్యాదమనీరసత్ యస్తే హంతి పదయంతం నిషత్సం యశ్చరీదృపం జాతం యస్తే దిభాం సదితమితో నాశయామసి యస్త ఊరో విహరత్యం తదా దంపదీశయే యోనిం యో అంతరాలే హితమితో నాశయామసి స్వాభ్రాతాపతిర్భూత్వాచారో భూత్వా నిపద్యతే సదితమితో నాశయామసి స్వస్వప్నే నమదామోహజిత్వా నిపద్యతే ప్రజాయస్తేం సదితమితో నాశయామసి అక్షేభ్యాం తేనాశీకాభ్యాం కర్ణాభ్యాం శుభుకాదసి లక్ష్మం శ్రీరణ్యం వస్తిష్టాజిహ్వాజాభిర్భావితే దేవాభ్యస్తభుష్ణ్యాభ్యస్తీకరాభ్యో అనూక్యాద్ యక్ష్మం దోషణ్యా అమందాభ్యాం బాహుభ్యాం విభ్రామిరే ఆంత్రేభ్యస్తే కుదాభ్యోమనిష్టోర్హృదజాదధి యక్ష్మం మదస్రాభ్యాం యక్ష్మప్లాసిభ్యో విభ్రామిరే ఊరుభ్యాం తే అష్టీవద్భ్యాం పార్శ్వేభ్యాం ప్రపదాభ్యాం యక్ష్మం శ్రోణిభ్యాం భాసదాభ్యం దధో విగృహామిరే మేహనాద్వరం కరణాన్ లోమభ్యస్తే నఖేభ్యాః యక్ష్మం సర్వస్మాదాత్మనస్తమిదం విగృహామిరే అంగాదంగాల్లోమ్నో లోమ్నో జాతం పర్వణి పర్వణి యక్ష్మం సర్వస్మాదాత్మనస్తమిదం విగృహామిరే అవేహి మనసస్పతే వక్రామపరశ్చర పరో నిర్వృత్యా చక్షవ బుధా జీవతో మనః భద్రం వైవరం వృణతే భద్రం యుంజంతి దక్షిణం భద్రం వైవ స్వేతకర్మహుతాజీవ సోమనా యశసాశసాభిషదో పారివజాగ్రోయత్సమంతా అగ్నిర్విశ్వాన్యపదృష్టాన్యదృష్టాన్యాయే అస్మద్దాతు యదింద్రబ్రహ్మణస్పదేభిద్రోహంజరావసి ంగిరోద్ధిమాజానామూమానాగతోపజ్రస్వప్రసల్ప పాపోయం విష్మస్తరిచ్చదు నోద్వేష్టిలృచ్చదు దేవా కపోదాజిభిచ్చం దూతో నిర్వృత్తాజిమా జగామ తస్మాచావృణవా బలిష్కృతిం సన్నో భవతుపదే సంజదుష్పదే శివ కపోదాజిగో నో అశ్వనాగాదే వాస్వగుణో గృహేషు అగ్నిర్హి విప్రో జురాం భవిర్నః పరి ఏదిః పక్షిణీ నో వినగ్ధు ఏదిః పక్షిణీ నదభాజ్యస్మానాస్యాం పరం కృణుతే అగ్నిధారే శం నాగోభ్యస్త పురుషేభ్యస్తాస్తు మానో హింసీ ధియదే వాస్తపోదాః ోగమేత్యోదః పదమగ్నౌ కృణోతి దూత ప్రహీతజేతజేత తస్మై యమాజనమో అస్తు భృత్యవే కపోదం ప్రణోదమిదం వదంతః పరిగాన్నాయధ్వం సంజోపయం విశ్వాహిత్వాదమూర్ధం ప్రపదాత్పరిష్టం మాదమానానాం సపత్నానాం విరాధయహిం హంకారం పృథివిరాజం గోపదింగవా అహమస్మి తపత్నహేంద్రజివారిష్టో అక్షతః అధ సవత్రా మే పదో దివే సర్వే అభిష్టీతా అత్రైవ గోపీ నశ్యామే ఆత్మీ భజ్జయా వాచస్పతే నిషే దేవాన్యథామదరంబదాన్ అభిఘోరమాగమం విశ్వకర్మేనా ఆవస్మిందమావో భ్రమావోహం సమీరిం దసే యోగక్షేమం ఆదాజాహం భూజాతముత్తమ ఆవో భూర్ధానమక్రమీ అధస్పదాన్నగుద్వదత మండూకా యువో జగాన్ మండూకా బుధకా జీవ సుభ్యేనమింద పరిశిచ్చతేమ సత్వం సుతస్య కలసస్య రాజసి త్వం భయంబో సువీరా పునఃక్రహిత్వం తపః పరితప్యాజయస్వాహితం మహీమంధానమంధ సోహవాపహే పరీ శక్రం సుతాముప హిమన్నా యజ్ఞమివ భోజ్యాగహ్యస్పృథోదయం తమ్ మధవాదమీపహే సోమస్య రాజ్యావరుణస్య ధర్మాణి బృహస్పతే రఘోవచ్చాభుశర్మాణి భక్షమగరం జలాపం దేవం ప్రథమ సూరిమృజే సుసే సాగమం భామృతి విశ్వామిత్రీలమే బాధశర్మానం రథశ్చన్నే స్థలయం ఘోరా దిశస్మృత్యాచరుణాని గణ్వందోజే పృథివ్యా రేణుమశ్చన్ సంప్రేరే అనువాదస్ విష్ఠా ఐనం గచ్చంది సమానం నయోడా సాభిస్సయుక్సరథం దేవయీయతే స విశ్వస్ భువనస్ రాజా అంతరిక్షే ప్రతిభిరీయమానోన నిమీలతే కదమద్వనా అపాంసకా ప్రథమజాలితా భాగ్వస్విజ్జారకులాభూవ ఆత్మదేవానాం భువనస్య గర్భో యథాభవం జాలతి దేవశేఖః ఘోషాజిరచ్చేదూపం తస్మై వాతాయహమిదావిధేమ మజోభూర్వాతో అభివాతోస్రభూర్జస్వతీరోషధీరాదీసంతాస్వతీర్జీవధన్యాస్తిపద్వదే రుద్రమిళ యాస్వరూపాదిరూపాయేకరూపాయాదామగ్నిరుష్ట్యానామానివేద యా అంగీరదత్తపశేకదత్వస్థాభ్యః పర్జన్యమహితర్మాయ చ యా దేవేషు తన్వా అమైరాయందయాసాంతో విశ్వారూపానివేద అస్మభ్యం వయసామిన్ద్రమానా ప్రజాపదీంద్రగోష్ఠేరీ ప్రజాపజర్మశ్చేదారణోమిశ్రైర్దేవైర్విద్రభిస్తంవిధానీర్వాణో గోష్ఠమాగస్తాం భయం ప్రజజాతం దేవ ీపదుమ్యం మధ్వాజర్దామవిహృతం వాదూతోజోభిరక్షమనా ప్రజాపురుధావిరాజని బిభ్రాద్బృహత్సుభృతం వాజరాధర్మం దివో ధర్మే సత్యమర్చీతం అమిత్రాదస్యమంత మంజోదిజ్జ్ఞే అసురహాస భద్రం శ్రేష్టం జ్యోతిషా జ్యోతిరుత్తమం విశ్వజిద్ధ నజిదృచ్యే విశ్వభ్రాద్ధాజోమూర్యో ధృతగురుమ ప్రదేశవోజో అచ్యూతం విభ్రాజం జ్యోతిషా స్వా అరగచ్చోరోధనం దివ విశ్వభువృత విశ్వకర్మణా విశ్వదేవ్యావత స్వంజమిడోన సమింధ ప్రావసుదారాసేణో స్వామిదోహవం మఖశ్చోధ దశిరోమత్వోభర అగచ్చ స్వామినా గృహం స్వంతమింధమర్చవాస ఉద్ధాయ భేన్యం ముఖశ్రద్ధావనస్య వే సంతమింద్రసూర్యం పశ్చాదంతం పురస్కృతి దేవాణాంచిత్తిరోవధం ఆయాయివనదాదహగామస్వదంతవత్పరింజదూషభిః ఆయాయివశ్యాధియామంఘట్టోజారయన్మాఘస్సుదానోధిః ఇదృదోరదంతమిత్సుదానమృతీద్భోజామతి ఉషాభస్వస్తమస్తం వర్తయతి వర్తనిం సుజాతదా ఆత్మాహారిషమంతరేధిధృవచేష్టావీజాతలిస్వా సర్వాంచ్రాష్టమధిభ్రదతి ైవైవాపచ్చోష్టాపర్వదివాజాజలి ఇంద్రాజిభేషధ్రువస్తిష్టేహ రాష్ట్రమోధారయ ఇమమింద్రో అధీధర ధ్రువం ధ్రువేణ రవిదా తద్వైతోమో అధిప్రవత్తస్మా బ్రహ్మణస్పతి ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువాదపర్వతా ఇమే ధ్రువం విశ్వమిదం జగద్ధ్రువో రాజా దిశామయం ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తలింద్రస్తాగ్నిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ రవిషాభితోమం మృతాపసి అథో దయింద్రశ్చైవ దీర్భిషో బలిహృతకరత్ అభివత్తేన హవిషాలేనేంద్రో అభివాభృతే తేనాస్మాన్ బ్రహ్మణస్పతేభిరాష్ట్రాయ వర్తయ అభివృత్య సమత్రానభియానోరాదయ అభివేదన్యంతం దాభిరస్యతి అభిత్వా దేవస్య పితాభిలోమో అవీవృత అభిత్వా విశ్వా భూతాన్యభివత్తో యథాదాసి ేంద్రోమిషాగృత్యవద్యుమ్రమాదక్రిదేవాదవత్నశిరా భువం అదవత్న సత్నహిరాష్ట్రో విరాదైర్హమేడా భూతానా విరాజాధిగణస్ విరాదేవస్వధర్మణ దూర్షయుజ్జ్వం దురద ేధదుర్మయ్రాభేదనం రావాహీయంతేషోషదృష్ణ్యవానస్సుగో దేవస్సుపదుధర్మణమానాయ సంభరే ృహన్నాభృజనా క్షమాయ విశ్వధాయోస్వేనం నమాతరం దేవం దేవ్యాధియాభరతాదారేదనం అవ్యానో వక్షదృషకి అయముష్ట్రదే వయుర్భోదాయజ్ఞాయనీయతే నోరయోరీవృతో ఘృణీవాంతేతదిక్మనా అయమగ్నిరోరుష్టమృతాదిభజన్మన సహస్తిస్వీయా జీవాత మే ఘృత మదంగమత్తమసూరస్ మాయగా ఘృతా పశ్యంతి మనసా విభస్తితా సముద్రే అంతఃకవచో విచక్షతే మరీచీనాం పదమిచ్ఛంతి భేదసాః పతంగో వాచం మనసా విభర్తి కాంగం సర్వో మద్గర్భే అంతః కాంజోరవాహాం స్వర్గం మనీరావృతస్య పదే కవచో నిపాంతి అవశ్యం గోపామణి పద్యమాధమాధపరాధపతిభిస్తరంధ్రం సీర్వీర్వదానావీవత్భువానేష్ంతూషు భాజినం దేవూతం సహానం వరుణానం దానా అరిష్టనేమిం దాజమాతం స్వస్తేతర్క్యాహూవేమ ఇంద్రస్యేవ రాజివాజో వారా స్వస్తేనావాభివారుహేమ ఉర్వీర పృథ్వీ బహురేగభీరేమా వామే తౌ మా పరే దౌరిషావ సర్జస్వ సా పంచ ఘృష్ణీ సూర్య ఇవ జ్యోతిషావస్తాన సహస్రదాశ్రదరాశరం ఘర్మస్వాహరం దేయుభిన్న దర్యా ప్రత్యక్షతాశేంద్రస్ భాగమృత్యం యజశ్రాతో జుహోదయజశ్రాతో మమత్తన శ్రాతం భవిరోష్మిన్ ప్రయాహి జగామూరోమధ్యం పరిపాదలేయ కులవారం రాజపాదిం జరంతం శ్రాతం మన్యభూతని శ్రాతమగ్నో జుశ్రాతం మన్యేత ఘృతం నవీయ మాధ్యం దినశ్చతవానశ్చేంద్రవజ్జంగురుగజ్జుషాణ గదాగిరేరుష్మాజిహరాజిరస్సు ఇంద్రాభరక్షీణే నామతో నిమతి సింధో నామసి దేవతీనాం ద్రగోణ భీమః కూచలోకే విష్టాః పరాపదాజగంధాపరస్యాః శ్రీగం సంసార పవీంద్రజిగ్మం విశత్రోన్షాధిర్విధోరుదస్వ ఇంద్రక్షత్రమభిభావమోషోషాయథాభజీనా అపారుదోజనమమిత్రయం దేవేభ్యో అగ్రణోరుదోదం ప్రధశ్చయ సత్రధశ్చ నామానుష్టుభశ్చ హవిషో హవిర్యతే ధాతుర్జితానాష్టరమాజభారాపతిష్ట అవిందందేహీ సంగరాజీయజ్ఞాపరవంగుభాయత్ భారద్రాడాక్షరద్వాజోహరాజక్రే అగ్నే ేష్మయతు దుర్గమన్మాన్మధాయో నారాసంహారావత ప్రజాజే సన్నో అస్మన్ జాజో హవేషు క్షిపదసస్తిమపాదోన్మతిం ఖన్నదాగదత్యజమానాయ సంయో సమన్మోద్ధారవరకసోరే బ్రహ్మద్విరసరవేహన్నవావు క్షిపదసస్తిమపాదోన్మతిం ఖన్నదాగదత్యజమానాయ సంయో అపశ్యన్వామనధారేయాభుత్రకామ అపశ్యన్వామనధారీధ్యానాధమానాభూయా ప్రజాయస్త ప్రజయా పుత్రకామే అహం గర్భపదామోషాదేశ్వరం విశ్వేష్వంద అహం ప్రజాజనయం పృథివ్యామహం జనిభ్యో అపరేషో పుత్రాన్ నిర్ధర్యోనిం కల్పయతు త్రష్టారూపాణి వింశతు ఆదిం జల ప్రజాపజర్భ్రాతా గర్భం దధాతు గర్భం దేహితి నేవాదిగర్భం దేహి దరస్వతి గర్భం దే అశ్వినౌ దేవాష్కరస్వరాంగీ అరణీయం నిర్మంతరో అశ్వినా సంతే గర్భం భవామహేద సమే మాదిసూత అస్తే మే పుత్రకామాధే పుమాన్ యేయం పృథివీ మధ్యస్థానాగర్భమాదేవంతం గర్భమాధే హిదే మాదిసూత కృష్ణా శ్రేష్ఠేన రూపేణ్యాం గభీన్యాం ఉమాత్రే హిదే బాధిసూత మిత్రర్ఘం వరుణస్ నైరేరాధ్వరణేషు ఈశే రిపురగం సహ తస్మై పుత్రీవే మధ్యాయ జ్యోజర్యచ్చం పాదావాదుభేషజం సంభుమయోభురో హృదే ప్రణాయోంషిదాషత్ ఉతవాదీన పురభ్రాతోదనస్తా సో జీవాత వేగృధి సదోవాదే గృహే ఏ మృగస్ నిర్విద తో నోదేహి జీవసే ప్రాక్తేవాతమీరజ మృఢభాజక్షిదీనా సర పర్షద నిద్విడా పరస్ పరావరస్తిరోధన్వాదిరోచే సర పర్షద నిద్విడా జోరక్షాంశిజోర్వాదివిడా శుక్రేణ జ్యోతిషా సర పర్షద నిద్విడా యో విశ్వాభిపశ్యాది భువనాశ్యాది పరపరిషద దిద్విషా యో అస్ పారేణ శుక్రో అగ్నిరజాయత పరపరిషద దిద్విషా అనేకవంతబోధేర్భిర్హామహే సనఃపర్షదసిద్విషాణం జాతవేదశ్వం వినోదభాజినం అస ప్రజాతవేదో విప్రాణీరస్ వీరుగా మహీమేజన్మిదక్షణిజాతవేదోదేవ్రాహ్యవాహనీ తాభిన్నయజ్ఞమిన్వతు పాదయంగో కృష్ణీరక్రమేదన్మాతరం పుర విహరం జ ప్రయన్ స్వాహ అంతశ్చరోధనాశ్చ ప్రాణాదపానదీ జరాఖ్యన్మహిడో దివం రంధావ్యాజ దివాక్పాదంగాజ ధీయతే స్వదివస్వరహద్యుభి ఋతం సత్యం జాభిర్భాస్తవసోధ్యాజాయత తదోరాజత సముద్రో అన్నవ సముద్రాదన్నవాదీరం వత్సరో అజాయత అహోరాత్రణి విగధద్విశ్వమిషదోపది సూర్యాచంద్రవసో ధాతాజా పూర్వమకల్పయత్ దివం చ పృథివీంతరిక్షవసో స్వాహ సంసమిద్యోదే విశ్వాజస్పదే సమిధ్యసే తోపదోన్యాభర సంగ్వంసం వరద్వంసం భోమనాంద్రియాణాభాగం యూర్వే సంజానా ఉపాదే సమానామంతమీతి సమానీరమానం మనస్సహ చిత్తమే సమానం మంత్రమభివందయే సమానేన భోహమిషాజోమి సమానీ వాగోస్తమానాయాని వహ సమానమస్వోమోజసాహసీ సంజ్ఞానముసలాపదత్సంజ్ఞానం వరుణో వదత్ సంజ్ఞానమిందస్థాగ్నిష్ట సంజ్ఞానం సవిదావదత్ సంజ్ఞానం వస్వేభ్యః సంజ్ఞానవరణేభ్యః సంజ్ఞానమశ్వినా ఇవమిహాస్మాసు నియచ్చతాం చక్రగ్రీవాం సంవరణం పుత్రో అంగీరతాం భవేత్ తేనోద్య విశ్వే దేవాః సంప్రియాం సమాజీయన్ సంభావనాం ద్విజానతాం సమాగో ధర్మనామసి అసౌయో వివరాభరతం సమావర్తయామసి నైర్హస్యం వేదాదరణం పరివర్తే ధ్వజద్ధవిః మిత్రణ బాహూన్విధాయోషయామసి పరివత్మాన్యేషామింద పూర్ణాజలస్రాదుభో అగ్నిరగ్నిమూఢామింద్రో హంతు వరం వరం ఐషో రక్షణం హరిణస్ ధియం యథా పరామిత్రైరత్పర్వాజీ గౌరవాజాతు సో ధర్వరేణ్యక్తో తుభ్యం గాయత్రమృచ్యతే గోకామో అన్నకామ ప్రజాకామముదకశ్యప భూతం భవిష్యత్వస్థౌ దివ బ్రహ్మైకమక్షరం బహు బ్రహ్మైకమక్షరం యదక్షరం భూతకృతం విశ్వే దేవాపాసతే మహర్షివస్య గోత్రారం జమనగ్నిరకుర్వతం జమనగ్నిరాప్యాయతే ఛందోభిస్త దురుత్తారైః రాజా సోమస్య భక్షేణ బ్రహ్మణా వీర్యావతా శివానః ప్రతిశోదితః సత్యానః ప్రతిశోదితాః అజోయత్తే జ్యోతిశ్రే సూక్తం జ్యోతిః పరో గుహాః యద్వస్తౌతి సత్యం బ్రహ్మజరాధరం ధ్రువం బ్రహ్మజరాధరం యాయుడం జమలగ్నే పశ్చావశ్చత్రయాయుడమరస్యత్రయాయుడం యద్దేవాణాంత్రయాయుడం దన్వే అస్తత్రయాయుడం సర్వమస్తుతాయుడం ఫలాయుఢం తత్సంయోరావేణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపాదయే దీవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజీ గాతుభేదరం ధన్నో అస్తు జీవదేవతం జగత్పతయే అగ్నిర్వై దేవానామవమో విష్ణుః పరమః అదో యందారుగ్రవదే సింధోః పారేణావోషుడం తదానామస్వదుర్హణోదేన గచ్చవరస్తరం యద్భ్రాజీరజ గంధోరో మండూరధానికీః హతాయింద్రస్య తత్రావస్సర్వే ఉద్భుతయాదవః పరిమేఘామానేఘమర్యగ్నిమాహృషత దేవేష్మిద్ధోరోద్యోదక్షాజన్వాదరీ ృష్టాంజనేోజన్యోడాం బృహద పితుర్జా ఊర్ధ్వం భానం సూర్యస్వస్థభాజం దివో వసూభిరగర్విభాది భద్రో భద్రజాతమానాగాత్సురానం జానో అభ్యేది పశ్చాద్ ప్రకేతైర్భిరగ్నిర్వర్ణైరీరామక్షిణాచీకిచేత సంజాన ప్రాచీనపాదిత్యానోదపశ్చాద్వతమోధీర్యాదిద్ష్మానీతో అభయం జ్యోతిరస్య సతథానవత్సరక్షీయమానం విపశ్చితం పితరం వక్త్వానామేళిం వదంతం పిత్రోరుపస్థేతం రోదీవృతం సత్యవాదం అక్షరే పరమేభ్యో మన్యస్మిన్ దేవాధివిశ్వే నిభేదో యన్నవేదృచాకరిష్యయస్తమే భద్రం నోవాదమనా శాంతా పృథివీ శివమంతరిక్షం జోర్ణో దేవ్యభయన్నో అస్తు శివాదిశ ప్రతిశ బుద్ధిశో నాపో విద్యుత పరివాన్సు శాంతిశాంతిశాంతి వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాజి ప్రతిష్ఠిత భావిర్మేధి వేదస్య మహానీర్థశ్రుతం మే మా ప్రహాదీ అనేనాధీనాహోరాత్రాన్ సందధామి ఇదం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మాపవదు తద్భక్తారమవదు పవదు మామవదు భక్తారమవదు భక్తారం ఓం శాంతి శాంతి శాంతి విశ్వేశ్వరాయ నమః విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర హరశంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః ఉగ్రాయోగ్రాఘనాథాయ భీమాయ భజహారిణే ఈశానాయ నమస్తుభ్యం పశూనాం వదజే నమః ఏతాని శివనామాని మండలాంతేణుయపథేర్ నాస్తి మృత్యుభయం తస్య పాపలోకాది కించన యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంద కేశవ కృష్ణ విష్ణోహృషీకేశ వాసుదేవ నమోస్తుతే కృష్ణాయ గోపినాథాయ చక్రిణే మురవైరిణే రుక్మిణీశాయ నాథాయ యదూనాం పదజే నమః దశ సప్త చ నామాని మండలాంజయపథేన్ సశివశ్చ పదం గత్వా శివలోకే మహీయతే విష్ణోశ్చ పదం గత్వా విష్ణులోకే మహీయతే. శివ శంకర విఘ్నేశ్వర విఠల ముకుంద వామన వాసుదేవా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తుయద్భవేత్. తత్సర్వం క్రమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదవాదాక్షరాణి చ నూనాది చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. నూనాతిరిక్తం సర్వం సుగుణమస్తు. ఓ